పార్ట్ కరెక్ట్ గా ఉంటుంది కదా, ఇది మామూలు పాడతాము. ఈ టూ లైన్స్ మామూలు పాడతారు, ఫీమేల్ కొంచెం హై లో కొంచెం ఎండింగ్ లో, స్టార్టింగ్ అంతా ప్లేన్. Hallelujah.